23 పాషాణోపాఖ్యానము. రామ, నేను చెప్పేదాని సారాంశం ఏమిటంటే సర్వత్ర సర్వదా సర్వమస్తితి ప్రతిపాదనే పాషాణాఖ్యాన దృష్టాంతో మయాయం తవ కథ్యతే ని ఉడొట్స 58 స్లో 4 ఆయసర్వ్ 41. ప్రతీదీ చిత్తే, ప్రతి చోటా చిత్తే ఉంది అని మాత్రమే. ఈ విషయాన్ని నిరూపించేందుకు నీకు పాషాణోపాఖ్యానం అనే చిన్న కథ చెబుతాను, విను. పూర్వం నాకు బ్రహ్మజ్ఞానం కలిగిన కొత్తల్లో ఈ సంసార చింతలు వదిలేసి దీర్ఘ సమాధిలో ఉండిపోవాలనే కోరిక కలిగింది. దానికి తగిన ఏకాంత ప్రదేశం ఎక్కడా అని వెతికాను. కొండలు, కోనలు, సముద్రాలు, ఆకాశంలో వాయుస్కంధాలు, వివిధ లోకాలలో ఉండే గాలిపొరలు అన్నీ చూశాను. ఏదీ నచ్చలేదు. చివరికి ఆకాశంలో చాలా చాలా దూరం పోయి ఏ లోకస్పర్శాలేని ఏకాంత ప్రదేశం చూసుకొని అక్కడ నా సంకల్ప బలంతో ఒక కుటీరం నిర్మించుకొని నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాను. ప్రవేశించేటప్పుడే అనుకున్నాను, 100 సంవత్సరాలలోపులో బయటికి రాకూడదు తని అనుకున్నట్టే సమాధిలోకి వెళ్లాను. 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి విచిత్రంగా నా చిత్తంలో మెలకువ అనే విత్తు మొలకెత్తడం మొదలెట్టింది. క్రమంగా నా ఇంద్రియాలన్నీ పనిచేసి నేను పూర్తిగా సమాధిలోంచి బయటికి వచ్చాను. వచ్చేసరికి ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు తెలియదుగాని అహంకారమనే పిశాచం కోరిక అనే స్త్రీతో సహా వచ్చి మీదపడి నన్ను పట్టేసుకుంది. సాద్యాభయారు శ్రీరాముడు, అదేమిటి గురుదేవా? అప్పటికే మీకు బ్రహ్మజ్ఞానం కలిగిందన్నారుగదా, జ్ఞానికి అహంకారం ఆవహించడం ఏమిటి? వశిష్ఠుడు, అజ్ఞానికైనా సరే జ్ఞానికైనా సరే అహంకారం లేనిదే దేహం నిలవదు, ఆధారం లేనిదే ఆధేయం ఉండదు. అయితే విశేషమేమిటంటే అహంకారం అజ్ఞానిని బాధిస్తుంది, జ్ఞానిని బాధించదు. నాలాంటి జ్ఞానికి సమాధిలో అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు, మెలకువలోకి వచ్చి వ్యవహారంలో అహంకారాన్ని స్వీకరించినప్పుడు కూడా అనుభూతి ఒకే రకంగా ఉంటుంది. ఇదే జ్ఞాని దగ్గరుండే విశేషం. సాత్యాభేయుడు శ్రీరాముడు గురుదేవ, సర్వత్ర సర్వదా సర్వం ప్రతిదీ ప్రతిచోట ఎల్లప్పుడూ ఉంది అని నిరూపించడానికి కదా ఈ పాషాణోపాఖ్యానం ప్రారంభించారు. ఆ మాట ఎక్కడా మీరు చెప్పిన కథలో రాలేదే. వశిష్ఠుడు పరబ్రహ్మ పాషాణం వంటిదని చెప్పడానికి నేనీ కథ మొదలుపెట్టలేదు. బండరాతి మధ్యలో కూడా చిదాకాశం ఉందని, ఆ చిదాకాశంలో అనేక వేల ప్రపంచాలున్నాయని చెప్పదలుచుకొని ఈ కథ మొదలుపెట్టాను. బండరాతి మధ్యలోనే ప్రపంచాలుంటే చెట్లల్లో, పుట్టల్లో, పంచభూతాల అణువులలో ప్రపంచ సృష్టులు ఉన్నాయని వేరే చెప్పాలా? శ్రీరాముడు గురుదేవ, ఈ గోడలో గూడా చిదాకాశం ఉంది కనుక అక్కడ గూడా అధ్యాస జరిగి అనేక ప్రపంచాలు ఏర్పడడం సాధ్యమేనని మీరు చెప్పదలుచుకున్నట్లయితే, మీకు ఈ రాళ్ళు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ పంచభూతాలు వీటన్నిటి ప్రసక్తి ఎందుకు? సూటిగా శుద్ధ చిదాకాశంలోనే ప్రపంచాధ్యాస జరిగిపోతుందని చెప్పవచ్చుగదా. అలా చెబితే జ్ఞానం వల్ల అధ్యాస పోయినప్పుడు శుద్ధ చైతన్యమే మిగులుతుందిగదా. ఆ మాట మీ సిద్ధాంతానికి అనుకూలమేగదా. మరి ఆ మాట మీరెందుకు అనడం లేదు? వశిష్ఠుడు, నేను చెప్పదలుచుకున్నది అదేనయ్యా. అయితే సూటిగా శుద్ధ చిదాకాశాన్ని పరిచయం చేయడం కొంచెం కష్టం గనుక ఆ చైతన్యం ఎక్కడెక్కడైతే ఉపహితమై ఉన్నదో, అంటే ఏ పదార్థాలను ఉపాధులుగా చేసుకుని ఉన్నదో, ఆ స్థలాలన్నిటిలోనూ ప్రపంచ సృష్టులున్నాయని మొదలుపెట్టాను. ఈ పట్టీని చివరికి హిరణ్యగర్భుడి దాకా తీసుకుపోతాను. అతనికి అధిష్ఠానం శుద్ధ చిదాకాశమే గనుక ఇప్పటికి వచ్చిన అధ్యాస పరంపర అంతా అధిష్ఠాన చైతన్యం కంటే అభిన్నమని నిరూపిస్తాను. దానిని బట్టి ఈ ప్రపంచ సృష్టి ఒక దృష్టితో సాక్షాత్తుగా శుద్ధ చైతన్యమని, మరో దృష్టితో భ్రాంతి జన్యం గనుక అసలే లేనిదని తేలిపోతుంది. అంటే ఉంది లేదు అనే మాటలు దృష్టి భేదం వల్ల పుట్టినవే తప్ప అసలైన కలిమిలేములు లేనేలేవని. ఆయసర్వ్ 42. నిరూపించినట్లవుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం. సాఫ్ 58. శ్రీరాముడు, సరే గురుదేవా, ఇంతకు 100 ఏళ్ల తరువాత సమాధి నుంచి లేచారు గదా. ఆ తరువాత ఏం జరిగింది? వశిష్ఠుడు, రామ, నేను సమాధి నుంచి లేచేటప్పటికీ ఒక అస్పష్టమైన ఆడగొంతు ఏదో వినిపించింది. వీణానాదంలాగా మధురంగా ఉన్న ఆ ధ్వనిని విని ఏ జీవులు రావడానికి వీలులేని సుదూరాకాశ ప్రాంతాన్ని వెతుక్కుని నేనిక్కడికి వచ్చాను గదా. అయినా ఇక్కడికి మరో జీవి కంఠం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి ఆ చుట్టుప్రక్కల అంతా వెతికాను. అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు నేను యోగబలంచేత చిదాకాశ స్వరూపాన్ని చూసి భూతాకాశం అంతా వెతికాను. అయినా ఏమీ కనిపించలేదు. ఆ తరువాత ఇలా లాభం లేదని మళ్లీ పద్మాసనం వేసుకుని మనస్సును నిరోధించడం ప్రారంభించాను. మొదట బాహ్య పదార్థాలను నిరోధించాను, వదిలివేశాను. ఆ తరువాత మనస్సులో ఉండే మననాదులను నిరోధించాను. ఆ తరువాత క్రమంగా చిత్తాన్ని, బుద్ధిని కూడా నిరోధించి చిదాకాశంతో అభేదాన్ని పొందాను. అలా సమస్త పదార్థాలకు ఆధారమైన అధిష్ఠాన స్వరూపాన్ని పొంది ఆ రూపంతో లోకాలను అన్వేషించడం ప్రారంభించాను. నాకు ఎన్నో చిత్ర విచిత్రమైన లోకాలు, సన్నివేశాలు కనిపించాయి. గమనిక ఇక్కడ 59-60 సర్గలలో వివిధ సృష్టిల యొక్క వైచిత్రాలను విస్తారంగా వశిష్ఠ మహర్షి వర్ణించాడు. ఇంచుమించు ఇలాంటి వర్ణనే నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో, భుసుండోపాఖ్యాన సందర్భంలో 22వ సర్గ ప్రాంతంలో వచ్చింది. అక్కడ వశిష్ఠ మహర్షి నువ్వు చూసిన ఆశ్చర్యకర సన్నివేశాలేమిటి అని భుసుండియోగిని అడుగగా ఆయన 130కి పైగా విశేషాలను చెప్పాడు. రకరకాల బ్రహ్మసృష్టులను, రకరకాల కల్పభేదాలను అక్కడ ఆయన వివరించాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడా ఇంచుమించు అదే పని చేశాడు. అయితే పునరుక్తి దోషం పట్టకుండా ఉండేందుకోసం వివిధ సిద్ధాంతాలలో చెప్పే తత్వాలను, ఆవరణలను కూడా సమన్వయించి చూపించాడు. ఉదాహరణకు పంచీకృత పంచభూతాలను ప్రధానంగా తీసుకుంటే ఈ సృష్టిలో 5 ఆవరణలు ఉన్నట్లు లెక్క కొందరు ఇలాగే చెప్పారు. అపంచీకృత పంచభూతాలను కూడా ముఖ్యమైనవిగా తీసుకుంటే ఆవరణలు 10 కొందరు ఇలాగే చెప్పారు. సాంఖ్యులు వీటితో పాటు పంచతన్మాత్రలను 5 అహంకార మహత్తత్వాదులతో కూడిన ప్రకృతిని కలిపి లెక్కవేసి 16 ఆవరణలన్నారు. మరికొందరు 24 తత్వాలన్నారు. ఇంకా కొందరు 36 తత్వాలన్నారు. ఈ ఆవరణలన్నీ ఆయా దృష్టిలతో చూస్తే తనకు కనిపించాయన్నాడు వశిష్ఠ మహర్షి. ఇక కల్ప సృష్టిల దగ్గరకు వస్తే 72 త్రేతాయుగాలను, 72 మంది శ్రీరాములను, 72 మంది వశిష్ఠులను చూశానన్నాడు. బాహ్, ఇక విభిన్న సృష్టిల దగ్గరకొస్తే పగలు కళ్ళు కనిపించని లోకాలను, రాత్రి చీకటిలో మాత్రమే కనిపించే లోకాలను, పాపం చేస్తే స్వర్గం వచ్చే లోకాలను కూడా చూశానన్నాడు. ఇలా చెబుతూ ప్రతిచోట ఇదంతా మానసిక కల్పనేనని, మానసిక కల్పనకు అడ్డు అదుపు లేదని అనేకసార్లు వివరించాడు. ఈ రకమైన వర్ణన, ఈ రకమైన వివరణ కూడా పూర్వం వచ్చినదే గనుక మనం ఆ అంశాలను దాటుకొని అసలు కథలోకి ప్రవేశిద్దాం.